ప్రోమేణనాప్నోదే తాన్ అగ్నిస్తోమేణనాప్నోదే తాన్ క్షేణనాప్నోదే తాన్ శోషిణానాప్నోదే తాన్ సంధినానాప్నోదే సోగ్యమబ్రవీరే ఇమాన్మయీప్సేతి తానగ్నిస్తృతాస్తోమేణనాప్నోదే ఇమాన్మయీప్సేతి తానింద్ర పంచదశేన స్తోమేణనాప్నోదే సవిశ్వాం దేవానబ్రవీద్ ఇమాన్మయీప్సేతి తాన్ విశ్వే దేవాః సప్తదశేన స్తోమేణనాప్నువన్ సవిష్ణుమబ్రవీద్ ఇమాన్మయీప్సేతి తాన్ విష్ణురేకవింశేన స్తోమేణాప్నోదే వారవంతీయేన వారేత ఇదం విష్ణుర్విచక్రమ ఇది వ్యక్రమత తస్మాత్ఫలప్రప్రేవభ్యగుంశేరన్ ఎంకామం కామయతే తమేతేనాప్నోదిఘ్రోయమగ్నోచరీష్టీణాభిజస్తిపాయ నమస్కారేణ నమసాదేజోమి మా దేవానామిజయాకర్మ భాగం సా వీరిదేవ ప్రసవాయ మిత్రే వరస్మానమస్మే వరిమానమస్మే అథాస్మభ్యగం సవిధ సర్వదాత వివేది వాసు బాభూరి పశ్వ భూతో భూతేషు చరతి ప్రవిష్ట స భూతానామధిపజర్మభూమ తస్య మృత్యో చరతి రాజసూయం రాజారాజ్యమనుమన్యతామిదం ఏభిశిల్పైః ప్రధానామదృగుంహజ ఏభిర్ద్యామభ్యవింశ ప్రజాపతిః ఏభిర్వాజం విశ్వలోపాగం సమమ్యేతే తేనేమమగ్న ఇహ వర్చసా సంబంధే ఏభిరాదిత్యస్తపతి ప్రకేతుభిః ఏభిః సూర్యోదృశే చిత్రభానుః ఏభిర్వాజం పుష్కలేభిరవ్యేతే తేనేమమగ్న ఇహ వర్చసా సంబంధే ఆయం భారుజవసా పంచకృష్టేః ఇంద్రయవజ్జేష్ఠోపవద ప్రజావాన్ అస్మాస్తు పుష్కరం చిత్రభాన ఆయం ప్రణక్తృదశే ఉపస్థం యత్తే శిల్పం కశ్యపలోచనావలే ఇంద్రియావత్ పుష్కరం చిత్రభాన యస్మిన్ సూర్యా అర్పితా సప్తసాగం తస్మిన్ రాజానమధిశ్రయేమం వ్యవరజు పృథివ్యసి యాఘ్రవై యాఘ్రేధి విశ్రయస్త్రదిశామహీ విశస్తాదర్వా వాంఛందో వాత్వద్రాక్రమసిభ్రజలె యా దివ్యాపయసాదంబభోగో యా అంతరిక్షపదవాచ్యవీర్యాః తాసాం ద్వాదర్వాజాగుమృజా అభియంజామి వర్తసా అభిత్వా వర్తసా అధిచం దివ్యేన పయసా సహ యథాసారాప్రవర్ధనః తథా ద్వాదవిదాకరద ఇంద్రం విశ్వావేవధన్ సముద్రవిర అచేతమగం రచేనా వాజానాగం సత్పదిం పదిం వసవస్తా పురస్తాభిరించంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్తా దక్షిణతాభిరించంతు త్రయేష్ఠేణ ఛందసా ఆదిత్యాస్తా పశ్చాద్భిరించంతు జాగతేణ ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరతోభిరించంతానుష్ఠేణ ఛందసా బృహస్పతిస్తోపరిష్టాభిషించుపాంగేణ ఛందసా వరుణంతామృగముగ్రంఖరంకరం రోజమానం మరుతామగ్రే అర్థిషః సూర్యవంతం మఘవానం విషాసహిం ఇంద్రముక్షేషుణామహూతమగం హువేమ ప్రభావాసుజీవసేనః ఆనోగవ్యోజముక్షతం కృతేన ఆనోజనేశ్వరైదయ్యమానా శృతం మే మిత్రావరుణాహవేమ ఇంద్రస్య దేవీర్యకృతః బాహూ వావహరామి అభిప్రేహి వీరయస్వ ఉగ్రశ్చేత్తాదవత్న ఆతిష్టవృత్రహంతమ తుభ్యం దేవాధిబ్రవన్ అంకౌన్యంకాభిదోర్థయ్యౌ ద్వాంతం వాతాక్రమణ సంచరంతౌ దూరేహేతిరింద్రియావాన్ పదత్రే తేనాగ్నయః పప్రయః పారయంతో నమస్తరిడేగన అవ్యథాయే త్వా స్వధాయే త్వా మానయేంద్రాభిరస్తు దృష్ట్వా నిష్టాసః ఏవా బ్రహ్మంతవేదస్తో తిష్టాధయ్రహస్తా ఆరస్మేందేవయుజే స్వశ్వః ఆదిష్టవృద్ధాన్నాదిష్టం దంపరే అనుక్తేంద్రామిత్రావరుణ యౌశ్చద్వామృథివీజ ప్రతేకస శుక్ర బృహద్దక్షిణాత్వాపిపత్తో అనుస్పథాచికితాగుంసోమోగ్నే అనుత్వాదుతమితాధవేన ఇంద్రం విశ్వావేవృధన్ సముద్రవిజ సంగిర రచేతమగుమృచేనా రాజానాగం సత్పదిం పదిం పరిమాదేన్యాఘోషా జానాం వృంజంతు గృధ్రవః మే తిష్టా పిన్వమానాయ మాంగోపతిమభిసంవిశందు తన్మేన మధురణమన్యతాం తన్మాతా పృథివీ తత్పితాభ్యోః తద్గ్రామాణ సోమసుతోమయో భువః తశస్మినాశుతోభగా ఇవం అవజేణమదుత్తమం ఏనా వ్యాఘ్రం ప్రజస్వ జానాః సింహమృణ్వంతి మహతే సౌభగాయ సముద్రం న సుభవంతశివాగుంసం మర్మర్జందే దీపిన వక్షంతః ఉదసా వేద సూర్య ఉదితం వామకంబజ ఉదిదేవ సూర్య నామమ అహం వాచ వివాచనం మయి వాగస్సు సన్నతి ఎంతు నదయో వర్షంతు పర్జన్యాః సువిఫలా ఓడధయో భవంతో అన్నవదామో ధనవదామా వీక్షవదాం ఏషాం రాజా భూయాసం ఏ కైచిన ప్రసమా సత్రమాసద ఏభిరాభదం విరోజలేభ్యోజువృతేన రాజస్పోషే నేమం వర్తాకం సుజాస నర్తే బ్రహ్మణస్తవజో విమోక ఇనామ్నే దీక్షావచనే హ్యుగ్రా ప్రకేశా సువదే కాండినో భవంతి తేషాం బ్రహ్మేది దేవనశ్వరాణ్య ఆరోహ ప్రోష్టం విషహస్వశత్రూణి అవాసా దీక్షాభినే హ్యుగ్రా దేహిదక్షిణాం ప్రతిరస్వాయుః కథాముచ్యస్వరుణస్య పాశాన్ ఏనావపతి సపితాక్షురేణ సోమస్య రాజ్ఞో వరుణస్య విద్వాన్ తేన బ్రహ్మాణోపపదేదమస్యార్జేమం రయ్యావర్తదాసకం సుజాస మా కేకేశానను గాద్వత్యేతన్ తాకరోభ్యమింద్రో బృహస్పతి సవితావర్చాభ్య నిధానం బహుధా వ్యేక్షన్ అంతరాద్యా వా పృథివీ అపస్సువ గర్భస్థం మే వీర్యగతే నిధాయ ఓగస్తే నేమం వర్తృదాతకం సుజాథ భరం దేవాహువోస్తాదు సోమస్వానక్తవయసాధితేన శ్రీశుమశ్వినేతం నిధత్తం ఓగుస్తే నేమం వర్తదాసకం సుజాచ యత్సీమంతం కంకతస్తే నిలేఖ యద్వాపరివర్జమవర్జస్తే శ్రీశులోపమశ్వినేతం నిధత్తం ఓగుస్తే నేమకం సగం సుజాచో వీర్యేణ ఇంద్రం వైశ్వామిషామరుతో నాపాచాయన్ సోనపచాయ్యమానగేతం విఘనమపశ్యతే అమాహరత్ ఏనాయుజత తేనైవాసాంతకం సగ్రస్తం భవ్యహన్ యద్యహన్ తద్విఘనస్య విఘనత్వం విపాత్మానం ప్రాదుర్వ్యగుంహతే యౌజైనమేవం వేద యగుం రాజానం విశోనాపజాయేయో యో వా బ్రాహ్మణస్తమసా పాత్మనా ప్రాపద స్యాత్ సయేతేన యజేత విఘనేనైవేన ద్విహత్య విషామాధిపత్యం గచ్చతి తస్య ద్వే ద్వాదశే స్తోత్రే భవతః ఏ చతుర్విపుంశే ఔద్భిద్యమేవదన్ ఏదద్వే క్షత్రస్య ఔద్భిద్యం ఎస్మే స్వాభిషో బలిగుం హరంతి హరంజస్మే విషో బలిం ఐనమ ప్రతిక్షాదం గచ్చతి ఏవం వేద ప్రమాహుగ్వాగ్రే క్షత్రాన్యాదేవః ఏషామింద్రః క్షత్రాన్యాదత్త నవా ఇమాని క్షత్రాన్యభూవన్నిది అన్నక్షత్రాణాన్నక్షత్రత్వం ఆశ్రయసోభ్రాతుర్యస్య జయజ ఇంద్రియం ధత్తే ఏతేన యజతే యౌజైనమేవం వేద తద్యథా హవేసక ప్రగా ఉపావహితౌ స్యాతాః ఏమేతో యుగ్మంతౌ స్తోమౌ అయక్షుస్తోమేషు క్రియతే పాత్మనోపహత్యే అపహాత్మానం భ్రాతృవ్యగుంహతే యజతే యౌజైనమేవం వేద తద్యథా హవేషో జగ్రామణ్యః ఏవం ఛందాగుంసి తే శ్వసావాదిత్యో బృహదేరభ్యూఢః సతో బృహదేషు స్తుమతే సతో బృహన్ ప్రజయా పశుభిర్దానేత్యేవ విధిషక్తాభిస్తువదే విధిషక్తం వై క్షత్రం విషా విషేవైనం క్షత్రేణం విలిషయతి విధిషక్తాభిస్తువదే విధిషక్తో వై గ్రామణేస్ జాతైః ప్రజాతైరేవైనం విలిషయతి విధిషక్తాభిస్తువదే విధిషక్తో వై వృషః పాప్మభిః విధిషక్తాభిరేవాస్య పాప్మనాందతే ఓం ీవోన్నాగం వృధస్సు మేధా శ్వేతస్వక్తిమీతామహిష్ే తే వాయవే సమనసో వితస్థో విశ్వేన్నరస్వత్యాని చక్రుః రాగేణ యజ్ఞదోరోదతి ఉభే రాగే దేవీ శిరణాధాదిదేవం అథా వాయుం మీరస్వశ్రస్వాః ప్రశ్వేతం మధుషిజన్యరేకే ఆవాయో ప్రియాభిః ప్రభాయమచ్చా విగదేమనేజా గృహత్రయం విశ్వవారాగంబ్రాజ్యామానీత పద్యమాన కవి కవిక్షసి ప్రయజ్యో ఆనోనేభ్యశ్వదినేభిరద్ధరం రాత్రినేభిర్మయాభియజ్ఞం వాయో అస్మిన్ హవిషవాదయస్వ యూయం పాదస్వస్తిభిః సదానః ప్రజాపదేనత్వదేతాన్యన్యః విశ్వజాతాని పరితా బభూవ ఇత్కామాస్తేజుమస్కన్నోస్తు వయజ్ఞశ్యామపదయోరీణాం ఏనాం పరిణితం బృహంతం అస్మిన్భరే ప్రథమం వాజసాదౌ ప్రజాపతిం ప్రథమజామృతస్య యజామదేవమధిమాబ్రవీత్ ప్రజాపతే త్వన్నిధిపాః పురాణః దేవానాం విజాజయితా ప్రజానాం పతిర్విశ్వస్య జగతః పరస్పాః అవిర్నాదేవ విహవేజస్వ తవే మే లోకాః ప్రతిశోధిశ్చ పరావతో నిమత ఉద్వదశ్చ ప్రజాపతే విశ్వజీవసన్న ఇదన్నో దేవ ప్రతిహరిహవ్యం ప్రజాపతిం ప్రథమైయజ్ఞానాం దేవానామగ్రహితయ్యగధ్వం సదోదతాద్రవిణం సువీర్యం రాయస్వోషం విక్షమస్మే యో రాయీశేషాయుభ్యః యః పశూనాగం రక్షితావిష్ఠితానాం ప్రజాపతి ప్రథమజాతస్య సహస్రధామాయుషదాగం హవిర్నః సోమాభూషణేమో దేవో సోమాభూషణానజతో విమానం సప్తచక్రకుమరసమవిశ్వమిన్వం విశోపతం మనసా యుజ్యమానం పంజన్మసోభూషణా పంచరశ్మిం దివ్యన్నసృతనం చక్రముచ్చా పృథివ్యామన్యాధ్యంతరిక్షే తావస్మభ్యం వరుదారం వృక్షం దాయస్వోషం విష్యతాన్నాభిమస్మే ధియం ఘోషాయున్వజ విశ్వమిన్వః రేవం సోమార్యపజర్దసాదు అవృదేవ విదసే సువీరా విశ్వాన్యన్యభువనాజాన విశ్వమన్యాభిలక్షాయేది సోమాభూషణావదం ధియం మే యువభ్యాం విశ్వా ప్రదనాలియేమ ఉదుత్తమం వరుణాస్తభ్నాద్యాంజేదంకితవాస అవదేహేణత్వాయామి ఆదిత్యానామవసాన దక్షిణ ధారయంత ఆదిత్యాస్త్రిస్వభూమే ధారయన్ యజ్ఞో దేవానాగం శుచిరమః ఏ శుక్రాసశ్రుచయోరక్షిరవంతః శ్రీదన్నాదిత్యాధిపరిగిషః ప్రియే కామేణ దేవాః సరసద్దివోనః ఆయాంత యజ్ఞముపనాదుషాణాః ఏ సోనవాజిదేహ్వీ వసామిదం ఘతం విన్వత్పతిహర్యంత తేజాః ప్రయజ్ఞాయమానాయ యేమునే ఆదిత్యాగ్రామం పితమంతమస్మే ఆనఃపుత్రాదిదేర్యాంతయజ్ఞం ఆదిత్యాస పృథివర్దేవయానైః అస్మే కామం దాశుషే సన్నవంతః ప్రోడాశం ఘృతవంతం జుషంతాం సభాయతనిర్విశంసేషతామతిం పరస్పర్యతమానామధ్యాః ఆదిత్యాక్కామప్రేతాంబషకృతిం జుషద్ధం నాహవ్యదాలింగిరత్రాః ఆదిత్యాన్ కామోదే భవేమ ఏ భూతాని జనయంతో విచక్షుః శ్రీదంతపుత్రాదిదేరుపస్థం శేర్ణం బరిహరిహ విరద్యాయ దేవాః శేర్ణం బరిహస్తీరదా యజ్ఞే అస్మిన్ ధ్యాజాస్తే సంతో అపజిందురేవా అస్మభ్యం పుత్రాదిదే ప్రయగం సదా ఆదిత్యా కామ హవిషోషాణాః అగ్నేనే సుమథా రాజే అస్మాన్ విశ్వానదేవ విజయాయ విద్వాన్ యోధ్యస్మద్యుహురాణమేన భూయిష్టాంతే నమ ముక్తిం విధేమ రమ శుక్రాయ భానవే భరధ్వం హవ్యం మతిం చాగ్నేయ సుపూజం యో దేవ్యా నిమానుషా జనోకుంషే అంతర్విశ్వాని విద్మనాదిగాది అచ్చాగిలో మృదయో దేవయంతీ అగ్నీయం యజ్ఞవిణం భిక్షమానాసంతృషము సుప్రదీస్పంచం అవ్యవాహమరదిం మానుషాణ అగ్నేత్వమస్మర్తిలోభ్యమీవా అనగ్నిత్రాభ్యమంతకృష్ణే పునరస్మభ్యగం సమితాయదేవ క్షాం విశ్వభిరజలేభిర్యజత్ర అగ్నేత్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరలి దుర్గాని విశ్వా ఓశ్చ వచ్చే బహులాన మరుమే భవా లోకాయ తనయాయో ప్రకారవో మననా వచ్యమానా దేవద్రేజేన్నయసదే వయంత దక్షిణావాగ్వాజనే ప్రాచ్యే అవిర్భరం జగ్నయసిదాజే ఇంద్రన్నదో విజయరథం జగర్భ్రాదే దక్షిణమింద్రహస్తం వసూయవో వసుపదే వసూనా విద్మాహిత్వా గోపదిగుంశో రగోణా అస్మభ్యం జగ్నం వృషంగుందావేదం విశ్వమభిద పశవ్యం యత్పశ్యసిక్షసూర్యస్య గవామసి గోపతిరేక ఇంద్ర దక్షేమహి దే ప్రేతస్య వస్వ సమింద్రణో మనసానే జగోభిః సకం సోరభిర్మఘవాన్ సగ్స్వస్త్యా సంబ్రహ్మణా దేవకృతయ్యదస్తే సందేవానాగం సమద్యాయజ్ఞానాం ఆరాక్షత్రమువాసస్వ దూరం ఉగ్రాయ శంభ పురోహోదేన అస్మేధేమద్గోమదింద్ర కృధీధియంతరిత్రే వాజరత్నాం ఆవేశ బృహస్పతి ప్రసమంజాయమాన మహాజ్యోతిర పరమేమన్ సప్తాస్యస్తి జాతోరవేణ విషత్తరస్మిరసమత్తమాగుంసే బృహస్పతి సమయద్వసూని మహాభృజాన్ గోమతో దేవయేట అపస్విదాసాన్ సుపర ప్రదీప్త బృహస్పతిరహం జమిత్రమర్కై బృహస్పతి పర్యేవా విత్రే ఆనో దివః పావీరవి ఇమాయక్వా నాయస్తే స్తన సరస్వత్యభిమానేజేయుష్మేభిర్విసాయవాగజతే స్వామిగిరీనాంత విజయభిరోగ్మి పారావదగ్నిమసేతు భక్తిభిః సరస్వతీమావివాసేమధీతిభిః సోమాధేనగం సోమో అర్వంతమాశుం సోమా వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదత్స్యగం సహేయం విదుశ్రవణయ్యో దదాశరస్మై అషాఢం యుత్సత్వగం సోమ క్రతుభిః యాదే ధామానహమిటా విజందే తమిమావోషధే స్వామ విశ్వాహ త్వమపోదనేత్తంగాః త్వమాదరం సోర్వంతరిక్షం త్వంజ్యోతిషామితమావవర్థ యాదే ధామాని దివ్యా పృథివ్యాం యా పర్వదే స్వోషధేష్వత్సో తేభిర్నా విశ్వే సుమనాహేణన్ రాజన్ సోమ ప్రతిహవ్యాగృహాయ విష్ణాగ్మకందరస్య ప్రియం తరద్విష్ణుః పరోమాత్రయాదనవాన అదే మహిత్వమన్వష్మంతే ఉభేదే విద్వరసే పృథివ్యా విష్ణోదేవత్వం అరవస్య విత్సే విచక్రమే త్రిదేవ ఆదే మహోయో జాత అభిగోత్రాణి ఆభిస్పృథో మిథచీరీషన్యన్ అమిత్రస్య విషయా మన్యమింద్ర ఆభిర్విశ్వ అభిజో విశోజీ ఆర్యాయ విశోవతారీర్దాసీ అయగుషన్మేధయన్ అయముద ప్రగణతే విభాగా సత్యం గృణతే మన్యమింద్ర విశ్వం దృఢంభయస్మాన్ అనుస్వధామక్షరన్నాపోస్ అవర్ధనమధ్యానావ్యానా సద్ధైతేన మనసాతమింద్రవోజిష్ఠేన హన్మనా హన్నభిద్యోన మరుక్వంతం వృషభం వా ప్రధానం అకవారిం దివ్యగం శాసమింద్రం విశ్వాసాహమవజే నౌతనాయ ఉగ్రగం సహోదా మిగతగంభువేమ జనిష్ఠా ఉగ్రస్ సహజే దురాయ మంద్రవోజిష్ఠో బహుళాభిమాన అవర్ధన్నింద్రం మరుతశ్చిదత్ర మాతాయద్వీరం దశనద్ధనిష్ఠా క్వస్యావా మరుతస్వధాదీర్ యన్మామేకం సమసత్తా ఇహత్యే అహగ్రస్త విడస్తు విష్మాన్ విశ్వశ్రిధత్వర్ణమం వశస్నేః వృత్రస్థిత్వాశ్వధాదీశమానా విశ్వే దేవాయర్భిందే అస్తు అథే మా విశ్వా ప్రతనాజయాసి మధేయం వృత్రం మరుదయింద్రియేణ శ్వేన భామేణ విషభూవాన్ అహమేనామనవే విశ్వశ్చంద్రాః సుగా అవశ్చకరవజ్రబాహు త్రయోషా విష్ణయే విశ్వమోగాః మహాదివ పృథివ్యాష్ట సమ్రాజ్ సతేన సత్వాహవ్యభరేణ మరుత్వాన్నాభవత్తింద్రభూతే ఇంద్రవృత్రమహద్వృత్తదోర్యే అనాదృశ్యో మఖవాశూరేంద్ర అన్వేణం విశ్వమహందపూర్వే అయగుణాజాజగతీనా సగే వీరస్తవీర్యావాన్ సగేకరాజో జగత పరస్పాహ యదావృత్రమదరక్షోరీంద్ర అథాభవద్దమితాభిక్రతూనా ఇంద్రయజ్ఞం వర్ధయన్ విశ్వవేదాః వరోణాధస్థాగం హవిర్ణ వృత్తంతేత్పాదానమం వజ్రబాహుః విశ్వదృగుంహద్రుగుం హితాదృగుంహనేన ఇమం యజ్ఞం వర్ధయన్ విశ్వవేదాః వరోణాధం ప్రగర్భాప్యింద్ర యదావృత్రమదరక్షోరీంద్ర అథైకరాజోవజ్జనానాం ఇంద్రోదేవాంచంబరహద్యావద్ ఇంద్రదేవానామభవత్వలోకాః ఇంద్రయజ్ఞే హవిషావావృధానః ప్రత్యోర్నాథయంశర్మయంసరే యః సప్తసింధోకమృధాపృథివ్యాం యః సప్తలోకానగ్నోశ్చ ఇంద్రహవిష్మాన్ సగణమర్ధే ప్రత్యోర్నయజ్ఞమిహోపయాసరే ఇంద్రస్తరస్మానభిమాదిహోగ్రహ హిరణ్యవాదేరస్సు వర్షాః తస్య వయగుంసమతో యజ్ఞస్య అభిభద్రేదో మనదేశ్యామ హిరణ్యవన్నాభయం కణోదో అభిమాగ్రహేంద్రప్రదనాసు జిష్ణో సరశర్మద్రవరో సంవియగుంసతే యూయం బాధస్వస్తిభిః సదానః ఇంద్రగ్రస్తిభిః వజ్రనగ్రస్తో పృష్టం పురోడాసస్త్రిజుతాగుం హవిర్నః హర్తాభిమాగే ప్రదనా సహస్వాన్ అథాభయం గణి విశ్వదోనః శ్రీశూరం వజ్రణమప్రదీప్తం అభిమాగ్రహణం పురుహోతమింద్రం క్షరపదర్జనేషు తస్మాయింద్రాయ హవిరాజహోద ఇంద్రోదేవానామధిపా పురోహితః విశాం వజ్రభవద్వాజనేవాన్ అభిమాదిగాద విశస్తు విష్మాన్ అస్మభ్యం జిత్రం భృణగు మలయిందాద్ ఇమేద్యావాపృథివే మహిత్వా మరేణాద్రం మహజభిమాహేంద్రః స్వనోహిప్రతిర్భ్రాదురాతయే దేవానాం దేవోనధిపానావ్యాద్ అనవస్థేర సంవిష్ణేయత్తే ఇంద్రస్తు న వేర్యాన్యహన్నహిన్ ఇంద్రయాతోపశిరస్య రాజా సమస్తజన్యావజ్రవాహు సేతురాజాక్షేతర్షణీనాం అరాన్యనేమిప్రయితాబూవ అభిషిద్ధోనిగాతస్య శత్రూన్ విజిగ్మేన వృషభేణాపురోభేన్ సంవర్గేణాశిరద్ధృత్రమింద్రః తస్వా మదిమదిరక్షాదానః విష్ణుం దేవం వరుణమూతయేభగం మేధసా దేవాపయాయధ్వం ప్రాణో యజ్ఞమాగతం విశ్వసేన ప్రజాపతస్మే ద్రవిణేమధత్తం మేధసా దేవాపయాయధ్వం విష్ణుం చ దేవం వరుణం చ రాజిం తానో అమీవాపవాధమానో ఇమై యజ్ఞం విషమానాముపేదం విష్ణో వరుణాయమధ్వరాజనః విషేదనాయ మహిశర్మ యక్షతం దీర్ఘ ప్రయజ్యో అభిషావృధానా ద్వారా దీర్ఘ దండమాగుంసే యజోరోజుదాస్కభిదారజాగుంసే వీర్యభిర్వీరతమాశ్రిష్ఠా యావత్తే అప్రదేత్తాసహోభిః విష్ణో అగన్వరుణా పూర్వభూతౌ విష్ణో వరుణావృషస్థిపామాం దేవాయజంత అభిషాహృతేన అపామీ వాగుంసే ధరం రక్షతశ్చ అసాశక్తైర్యమానాయుషయ్యోః అగుంహోముచా వృషభా సుప్రతూర్తి దేవానాం దేవతమాశ్రిష్ఠా విష్ణో వరుణా ప్రతిహరియదన్నః ఇదన్న రాక్రేణ మూతయే హవిః మహీనుద్యావా పృథివీ ఇహజ్యేష్ఠే రుచాభవదాగుషయేభ్యర్థైః యత్సేవం వరిష్ఠే బృహదేమిన్వన్ క్షమభ్యోక్షామప్రసానేభిరేవైః ప్రభోర్భజే వితరానగ్రసేభిః గేర్భ్యకృణద్భగంసనేజస్య ఆనోద్యావాపృథివేదైవ్యేన జనేన యాతం మహివాంబరుథం సయిత్వపా భువనేష్పాస యజ్ఞేద్యావాపృథివేజాన పూర్వేకభేదేన చేష్మేకే అవగుంసేధీరస్వచ్చాసమేరత్ భూరిందేన చరంధ్యేతరందం పద్బంధం గర్భమపదే దధాతే నిత్యన్నసోనం పిత్రారుపస్థే తం విపృతం రోషే సత్యవాచం ఇదంద్యా వా పృథివీ సత్యమస్తు పితర్మాతృయోమబ్రువేవా భూతం దేవానామవమే అవోభి విద్యామేషం వృణం జీరదానం ఉర్వీ పృథ్వీ బహులే దూరే అందే ఉగబ్రువే నమదా యజ్ఞే అస్మిన్ దధాయే శుభయే సుప్రదూర్తి యావారక్షతం పృథివీ నోభవాద్ యా జాతావోషుధయో విశ్వాః పరిష్ఠాః యావోషుధయః స్తోమరాజ్ఞేరశ్వాపదీ సోమపదీ ఓషధేమాతరోణ్యావో అన్యామవదో శుచిర్ణ స్తోమగ్ఞసద్వృత్రం ఉభావామింద్రాగ్నే ప్రజలిభ్య ఆవృత్తహనాగేభ్యర్విప్రహ బ్రహ్మణస్పదే త్వమస్యయంత సూక్తస్య పోషితనయంచజిన్వ విశ్వం తద్భద్రయ్యదమంతి దేవాః బృహద్వదేమ వికథే సువీరాః సగీవం సత్యేభిర్సగిభిర్సుజద్భిః ఓధాయ సంవిధనైరదర్దన బ్రహ్మణస్పదర్భిణభిర్వరాహైః ధర్మస్వేదేభిర్ద్రవిణం యానన బ్రహ్మణస్పదేవశాన్యోగాయే ఇంధానో అగ్ని వనమద్ కల బ్రహ్మాశోషమద్రాదే జాతేన జాతపతిశృతృతే బ్రహ్మణస్పతి బ్రహ్మణస్పదే స్వయమస్ విశ్వ రాయస్యామరస్పద వీరేషు వేదాగుపృథిరస్వం ఎలీషానా బ్రహ్మణావేషి మేఘవం సైద్యనేన సువిశాసజన్మనా సముద్రేర్వాజం భరదేశనాదిభిః దేవానాయ్యః పితరమావివాసతి శ్రద్ధామనాహవిషా బ్రహ్మణస్పతిం నాస్తే భూషన్నామో అంతః శుక్రం తే అన్యద్భూషే మాశాః ప్రపచే పథావజనిష్టభూషా ప్రపచే దివః ప్రపచే పృథివ్యాః ఉభే అభిప్రేతమేషస్థే ఆజపరాజలిప్రజాన్ పూషా సుమబ్ధద్దివా పృథివ్యాః ఇడస్పదర్మఘవాదస్మవర్చాః అందేవా సోదరసూర్యాయై కామేణ కృతం తపసజ్ఞస్పంచం అజాశ్వః పశుపా వాజపస్థ్యః ధియంజన్వా విశ్వే భువనే అర్పితః అష్ట్రాహం పూషాశిశిరాముద్వరే విజయ సంధ్యక్షా నో భువనా దేవయీయతే శుచీవో హవ్యావృత శుచీనాం శుచిగుంహినామ్యద్ధరగం శుచిభ్యః హృదయేన సత్యమృతాపాయన్ శుచిజన్మాన శుచయః పావకాః ప్రచిత్రమర్కం కృణతే దురాయ మారుతాయ స్వతపజే భరధ్వం ఏదహాగం త్రిదహ దాదహంతే వేజదే అగ్నే పృథివీర్ముఖేభ్యః అగుంహేష్పావృతఃఖాదయోగః వక్షస్సు రుక్మాముదశ్రియాణాః విద్యుదోనమిష్టభేరుదానాః అనుస్వధామాయుధైర్యక్షమానాః యావశ్శర్మదశమానాయ సంతి ధాతూని దాసుజే యచ్చదాధి అస్మభ్యంతాని వరదో మియంత రయిన్నో సప్తవర్షణస్సువీరం ఇమే జలం వరదో రామయంతి ఇమే సహస్రధారవంతి ఇమే సంసం వరుష్యతో నివారాంతి గురుద్వేషో అదృషే దశంతి అలా ఇవే జలమాహేవ ప్రజాయంతే అగవామహోభిః కృష్ణే పుత్రా ఉపమాసోరభిష్ఠాః సంయమిక్షుః అనుదేదాయ మహేంద్రియాయ సత్రాదేవి శ్రమణవృత్రహత్యే అనక్షత్రమణో యత్ర ఇంద్రదేవే భృజేషణ్యే ఇంద్రదుష్మాభవందే అస్తి శ్రీక్షాసకేభ్యః పురోహోదనర్భ్యః ప్రయోహితాభవందేదాః అపాపృహిహరిహరిధన్యమానః ఇంద్రరాజాలకలస్కర్షణేనా అధిక్షన్ విషురోపైంగిరస్తి తదో దాదుదే వసూని చోదద్రాధ ఉపస్థుతమాన్ సముష్టిభిషోత్యోజాః అన్వన్నవాదః పురోహోదరీంద్ర అషాఢముగ్రగం సహమానమాభిః గేర్భిర్వర్ధమిషభర్షణేనా స్థూలస్య రాజో బృహతో ఈశే అముష్టవామమితశేష్మింద్రం యో వాయునాదయతి గోమతేషు ప్రధుష్ణయానయదివస్యో అర్చ ఆదేషుష్మా వృషభయతు పశ్చాన్ వోత్తరాధరాగా పురస్కార ఆ విశ్వతో అభితమే పర్వాన్ ఇంద్రద్యుమ్నగం సువర్వధ్యే యస్మే ఆ దేవోయాదు సవితా సురత్ర అంతరిక్ష ప్రారహమానో అశ్వేః హస్తే ధానో దర్యా పురోని నివేశయంజ ప్రసురం చ భూమ అభీభుతం కృషనేర్విశ్వరూపం హిరణ్య సంయ్యతో బృహంతం ఆస్థాగం సవితాయుత్రభాన కృష్ణారజాగం సతమిదే మృధా సఖానో దేవస్సవితాయ ఆశాభిషద్వసుపజర్వసూని విశ్రయమాణోమతిమరుగి భర్తభోజనమసరాసులేన విజనా శ్యామాశ్రుతిపాదో అఖ్యన్ రథం విరణ్యప్రముఖం వహంతః శస్వక్షిసస్వ విదుర్దైవ్యస్య ఉపస్థ విశ్వాభువనాని తస్థుః ఋతువర్ణో అంతరిక్షాన్యక్షయ అభీరవే పాసురస్సు మేధః క్వేదానేకం శౌర్యః కష్టికేద కథమాన్యాగం రశ్మిరస్యాదాన భగంధియం బాధయంతః పురంధిం రాజగం స్వాగ్నాస్పజన్నావ్యాన్ ఆయే వామస్కరం కఠేరయీనా ప్రియా దేవస్వతు విదస్యామ ఆనా విశ్వే అస్క్రాగమంతు దేవాః మిత్రోర్యమావరుణ సజోషాః భువన యథా నా విశ్వే ప్రసాదః కరణ్ సురాః విశ్వర్ణశవః షన్నో దేవా విశ్వదేవా భవంతు శకం సరస్వతే దహీభిరస్తో శమభిరాజ శమురాజురాజః షన్నో దివ్యా పార్థివా షన్నాప్యాః ఏష విదః సత్యశవస్య విశ్వే మిత్రస్య వ్రతే వరుణస్య దేవాః ఏ సోభగం వీరవర్గో మదప్నః ద్రవిణం చిత్రమస్మే అగ్నే యాహిదోక్యం వారిషేణ్యః ఏవాగుమచ్చా బ్రహ్మగణా గణేన సరస్వతే మరుతో అశ్వినామః యక్షుదేవాన్ తత్రధేయాయ విశ్వాన్ ద్యోఃపితః పృథివాదర్భృగ అగ్నే భ్రాతుర్వసవో మృణదానః విశ్వాయిత్యాదితే సజోషాः అస్మభ్యగం శర్మ బహుళం వియంత విశ్వే దేవాశృణుతే మగం హవం మే ఏ అంతరిక్షే ఉపద్యమిష్ట ఏ అగ్నిజిత్వా ఉదవాయత్రాః ఆదుద్యాస్మిన్ బలిహిమాదయధ్వం ఆవామిత్రావరుణా హవ్యజుష్టిం నమసా దేవా పవసావృత్యా అస్మాకం బ్రహ్మవదనాశక్యా అస్మాకం పృష్ట్యద్యవ్యాసు పారా ఇవం వస్త్రాణి వసావసాచే ఇవో రక్ష్యద్రావంతవసర్గాః అవాదిరతమృతాణి విశ్వాః రేణ మిత్రావరుణాశ్రయచే తత్సువాహం మిత్రావరుణా మహిత్వం ఏర్మాదస్థులేరహభిర్దులుఃఖే విశ్వాః పిన్వతస్వసరస్య ధేనాః అనువామేక పవిరావవర్తి యద్వగం షిష్ఠన్నా దివిజే దుదాను అచ్చిత్రగం శర్మ భువనస్య గోప తతో నా మిత్రావరుణావేష్టం శిషాసంజోజే గివాగం సస్యామ ఆనో మిత్రావరుణా హవ్యదాదిం ృదేర్గవ్యోజముక్షతమిడాభిః ప్రతిభామత్రవరమాజనాయ వృణేనమజ్ఞో దివ్యస్య జారోః ప్రవాహవాసతం జీవసేనః ఆనో గవ్యోజముక్షతం కృతేన ఆనో జనేష్వమేదం యువానా శ్రమ్యే మిత్రావరుణా హవేమ ఇమా రుద్రాయ స్థిరధన్వనే గిరః క్షిప్రేష మే దేవాయ స్వధాంనే అషాఢాయ సహమానాయ మేధుషే దిగ్మాయుధాయ భరతా శృణోదన త్వాదత్తేభిరుద్రసంతమేభిః శతగం హిమాసీయభేషజేభిః యస్మద్వేషో వితరం వ్యగుంహః వ్యమీవాగిష్టాదయ స్వాభిషూచీః అరిహన్ బిభర్షిమానస్తోకే ఆదే విధర్మరుదాగం సుమ్నమేదో బాణ సూర్యస్వసంతృతోయోధాః అభినో వీరోర్వయక్షమేద ప్రజాయే మహిరుద్ర ప్రజాభిః ఏ వామభ్రోభిషభజే గిరాన యథా దేవేణ హగుంధి హావనశ్రోర్ణోరుద్రేహ బోధి హరతదేమ విదసే సువీరాః పరిణోరుద్రస్య హేతుర్ధిశ్వరం నిషుష్ణమానసం విభరి మమగ్నే రుద్రావో రాజానం సూర్యో దేవే పృషసమురోజమానామర్యః అయోజామభ్యేజ పశ్చాత్ యత్రా నరో దేవయంతో యుగాని విధన్వతే ప్రతిభద్రాయ భద్రం భద్రాశ్వాహరిదః సూర్యస్య చిత్రాయే దగ్వానుమాద్యాసః నమస్యంతో దివా పృష్ఠమస్థుః అయుద్యా వా పృథివీయంతి సద్యః తత్సూర్యస్య దేవత్వం తన్మహిత్వం అధ్యాగర్తోర్విదఘం సంచ భార యతేదయుక్త హరితస్పృథస్థాత్ ఆర్ద్రాగ్రీవాసస్తనుతే శివస్మై తన్మిత్రస్య వరుణస్యాభిచక్షే సూర్యోపస్థే అనంతమన్యద్ కృష్ణమన్యద్ధరిత స్తంభరంది అద్యాదే వాయుదా సూర్యస్య నిరగంహసప్రిపదాన్నిలపద్యాత్ తన్నా మిత్రవరుణామామహంతా హరిసింధ పృథివీ ఉదద్యోః దిగోరుగ్మవృచక్షా ఉదేది దూరే అర్థస్తర నిర్భ్రాజమాన అమరంజనా సూర్యేణ ప్రసూతా ఆయన్నర్థాని గణమన్నపాగుంసి శర్ణాభవచక్షసా శర్ణో అన్నా శంభాణాశకం హిమాసం ఘృణేన యథా సమస్మే సమసద్రోణే తత్సూర్యంద్రవినంధేహి చిత్రం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మాజగత్సత్సుషశ్చ పృష్టాదృహతన్నస్తురీపం పృష్టావీరం విషంగరూపః దశమం దృష్టుర్జనయం జగర్భం అరంద్రాసోయపతయో విభసతం దిగ్బాణీగర్గస్వైష సంజనేషు విరాజమానం మనిషేన్నయంతి ఆవిష్ట్యో వర్ధతే చారురాసు దింహానామోర్ధస్వయసాయమానాబ్రహ్మం ప్రతిజోషయేత్ మిత్రోజనాన్ ప్రథమిత్ర అయం మిత్రో నమస్య సుషేవ రాజాసు క్షత్రోష్టవేషా వేగంసుమతో యజ్ఞస్య అభిభద్రేసో మనసే శ్యామ అనమేవా సహితయామదంత విలగ్నభావరిమన్నా పృథివ్యా ఆదిత్యస్య ప్రథమపక్షంతః వయం మిత్రస్య సుపదౌ స్యామ మిత్రన్నగేదుంశం వ్యాఘోషగవ్యవత్ స్వాధియో వితసే అర్థజే జనన్ అరేజేతాగుండోదేవాయుధాగిరాయమిషామవః మహాగుమ్మాదిత్యో నమసోపసద్యః యాతయజ్ఞనాకరతే సుషేవః తస్మాదేతత్పన్యతమాయుదిష్టం అగ్నో మిత్రాయ హవిరాజుహోద ఆ వాగు ప్రసోదోజీవద్వసాన హిరణ్యగౌర్యాత్మస్వైవర్తనిపేరుచాన విషాం మోషాపదర్వాజనేవాన్ సమప్రధానభూమ సరోమనసాయుక్త విశోరేణ గచ్చసోదే వయంతే కుత్రాదిద్యాశ్వినాదశాన స్వశ్వాయసదాయాతమర్వాగ దస్రాజిం మధుమంతం వివాస వివాసో మధ్వాయాతమాన అంతా దివోపాసదేవర్తనిభ్యాశ్రియం పరియోషావృణీత సూరోజిహితాపరిలక్ష్మీయాయంతమవసీభిగుంసవాంగుంసిరావస్తాపరియాదివర్తి తేన నష్టయ్యష్టౌ నిష్మినావహదం యజ్ఞే అస్మిన్ ఇవం భుజ్యమావిద్ధగుం సముద్రే ఉదోహశరణోస్థిధాయంతర్యలేష్మిర్యోగ్నిష్మనసాయోధన తస్యం రక్షదం పాదమగుంహస విషేదనాయమర్మయక్షదం అగ్నేశో మాయాహుదిం దాసాద్ధవిష్కృతిం సప్రజయాసువీర్యం విశ్వమాయుర్విష్ణవతే అగ్నేశో మాచేషద్వీర్యం వాం యదముష్ణీనమవసం పణింగోః అవాచరితం పృథక్స్పృశేషః అవిందతం జ్యోతిరేకం బహుభ్యః అగ్నేశో మా విమగుంసుమే అగ్నేశో మా హవిషః ప్రస్థితస్యా